అథ పంచత్రింశోధ్యాయ సహస్రశీర్షా పురుషస్సహస్రాక్షస్సహస్రాపాద్ తపో విగ్రహసర్వతృత్వాత్యతిష్టత్తసాంగులం పురుషయేనేనగ్నసర్వైయద్భూతయ్యచ్చ భావ్యం ఉతామృతత్వస్యేషానోయదన్నేనాతిరోహతి ఏతావానశ్చ మహిమాదోజ్జాయాగ్రశ్చ పూరుషః పాదోశ్చ విశ్వా భూతాని త్రిపాదస్యావృతం దివి త్రిపాదోద్భవ పురుష పాదోస్యేహాభావత్పునః తతో విష్ణుం వ్యక్రామత్సాసనానతనే అభి తతో విరాళ జాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యాదిత్యత పశ్చాద్భూమిమతో పురః తస్మాజ్ఞాత్సర్వహుతః సంభేదం మృషదాజ్యం పశుగస్తాగ్రశ్చక్రే వాయువ్యానారణ్యాగ్రామ్యాశ్రయే తస్మాజ్ఞాత్సర్వహుతరితః సామాని జగ్నిరే ఛందాగ్నిరే తస్మాజ్యజుస్తస్మాదజాయత తస్మాదస్వా అజాయంత ఏకేచో భయాజాత భావో భజగ్నిరే తస్మాత్తస్మాజ్జాతావయాః సంయజ్ఞం వర్గిషి ప్రోక్షం పురోషం జాతమగ్రతః తేన దేవా యజంత సాధ్యార్హాయశ్చయే యత్పురోషం జలాదుఃఖతిధావ్యాకల్పయన్ ముఖం కిమస్యాసీయత్కిం బాహో కిమూరుపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీయద్బాహూరాజన్యకృతః ఊరోదరస్య యద్వైశ్చ పద్భ్యాగ్నిశూద్రోజాయత చంద్రమామన సోజాతూర్యో అజాయత శ్రోత్రాద్వాయుశ్చ ప్రాణశ్చ ముఖాదగ్నిరాజాయత నాభ్యామాసీదంతరిక్షజ్ఞశీర్ష్ణోద్యోస్తమావర్తత స్వభ్యాంభోమిశ్రోత్రా లోకాకల్పయన్ యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమదన్వత వసంతోస్యాశీరాజ్యం గ్రీష్మయుగ్మశరద్ధవిః సప్తాస్యాసన్వరితయస్త్రిస్సప్తసమిషకృతాః దేవాయజ్ఞం తన్ వానా అబద్ధం పురుషం పశుం యజ్ఞేన యజ్ఞమాయజంత దేవాస్తాని ధర్మాణి ప్రసమాన్యాసన్ దేహనాదం మహిమానః సచంత యత్ర పూర్వే ఆధ్యాస్సంతి దేవాః అధ్యస్తం వ్రేత పృథివ్యేన సాచ్చ విశ్వకర్మణః సమావర్తతాగ్రే తస్య త్వష్టా విదధద్రూపమే చిదన్మత్యస్య దేవత్వమాజానవగ్రే వేదాహమేకం పురుషం మహాంతమాదిత్యవర్ణంతమాభ పరస్తాత్ తమేవ వేదిత్తాది మృత్యుమే జనాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతరజాయమానో బహుదా విజాయతే తస్యోనిం పరిపశ్యంతి భేదాః తస్మింహరస్త్వద్భువానామి విశ్వాః యో దేవేభ్య ఆతపాటి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతో నమో ఋతాయ బ్రాహ్మణే ఋతం బ్రాహ్మణ్ జనయంతో దేవాగ్రే తదబ్రువన్ యత్వైవం బ్రాహ్మణో విద్యాత్తస్య దేవాః సంవసే శ్రీశ్చ మే లక్ష్మీశ్చ పత్న్యా అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపమస్మినౌ వ్యాప్తం విష్ణన్నేషాణామం వాయుషాణ సర్వలోకం వాయుషాణ తదేవాగ్నిస్తాదిత్యస్తూ చంద్రమా తదేవ శుక్రం తద్బ్రహ్మదాపస్తాభి సర్వే నిమేషాయగ్నిరే విద్యుత్పురుషాదధి నైనామూర్ధ్వన్నతిర్యం చన్న మధ్యే వరీజగ్రవత్ అతస్య ప్రతిమాస్తి యస్య నామ మహద్యసాః హిరణ్యగర్భ ఇత్యేషః ఏషోః దేవ ప్రతిశోను సర్వాః పూర్వో జాతస్త భూగర్భే అంతః స ఏవ జాతస్త జానిష్యమాన ప్రత్యంజనాస్తిష్ఠతి సర్వతో ముఖః యస్మాన్న జాత ఇత్యేషః ఏన తత్పశ్యన్నిహితంగుహా సద్యత్ర విశ్వం భవత్యేకానీలం తస్మిన్ నిదగ్నేసంత విజయి సర్వగ్నేసవోత ప్రోతశ్చ విభో ప్రజాసు తద్వాజేదమృతం విద్వాంగం సర్వోదామ విభేతం గుహాసత్ త్రీణి పదాని నిహితా గుహాశ్రేయస్థా నివేదస పితుపితాసత్ సనోబంధజనితా సమీఘాతానామా నివేద భువానాని విశ్వాః యత్ర దేవా అమృతమానసానాః తృతీయే భావం మధ్యేరాయంతా పరీత్య భూతాని పరీత్య లోకాన్ పరీత్య సర్వాః ప్రతిశోదిశశ్చ ఉపస్థాయ ప్రథమగామృతస్యాత్మనాత్మానామభిసంవీవేశ పరిధ్యావా పృథివీ సద్యయిత్వా పరిలోకాన్ పరిధి సత్పరి స్వాహ ఋతస్య సంవితానం విధృత్య తదాపశ్చత్తదాభవత్తదాసీత్ సదా సస్వతిమద్భూతం ప్రియమింద్రస్య కామ్యం సన్మేధామాజాసి సక్ స్వాహ యాం మేధాం దేవ గణాః పితరస్తోపాసతే మధ్యమేవయాగ్నే మేధావీనం కురు స్వాహ ఇదం మే బ్రహ్మ చక్షత్రం క్రోధే శ్రియామస్మృతాం మయీ దేవాదదతు శ్రియముక్తానాం తస్యై తే స్వాహ అపేతోయం దుపనయోగం నా దేవ ప్రియవాహ అస్య లోకస్తుతావాతః ిరహోభిరక్తుభిర్వ్యక్మోదాత్తవసానామస్మై సవితాదేశరీరేభ్య పృథివ్యాం లోకమిచ్చతు తస్మై యుజ్యంతాముశ్రియాః వాయుపూణాతు సవితా పూణాత్వజ్ఞేభ్రాజసా సూర్యస్య మచ్చసా విమృచ్యంతాముశ్రియాః నిషదానం పన్నేవో వసతిష్ఠుతా గోభారయత్కిలాసతయత్సనవాతపూరుషం సవితాదేశరీరాణి మాతురుపస్థ ఆవాపతు తస్మై పృథివి సంభావా ప్రజాపతో త్వా దేవతాయాముపోదకే లోకే నిజధాన్యసౌ పరం మృత్యోహనుపరే హిపంథాయస్తే అన్యైకారో దేవయానాత్ చక్షుష్మతే సింవతే అగ్రవీ విమాన ప్రజాగ్నేరీ సోమోత వీరాన్ సంవాతస్తగ్నేహితే ఘనిస్తంతే భవంతిష్టాకాః సంతే భవంతగ్నయః పార్థీ వా సోమాత్వాభిసూచన్ కల్పంతాంతేని సంస్తుభ్యమాపశివతమాస్తుభ్యం భవంతు సింధావః మంతరిక్షజ్ఞ శివంతుభ్యం కల్పంతాంతేని సత్సర్వాః ఆత్మన్వతీరీయతే సజ్ఞానాభద్రముత్తిష్ఠత ప్రదారతా సఖాయః అత్రాజహీమోషీ వాయే అసన్ శివాన్ వయముత్తరే మాభివాజా అపాఘమపకిందీషమపకృత్యామపోరపాః అపామార్దత్తమస్మదపా దుష్వప్నేషు వా స్వమిత్రియానాపవోషధయస్వంతు దుర్మిత్రియాస్తస్మై సంతు యోస్మాన్వేష్టియంచ వయం విష్మః అనడ్వాహ మన్వారభామహే స్వస్తయే స న ఇంద్రాయవ దేవేభ్యో మన్మిః సంతానో భవ ఉద్వయం తమసస్మరి స్మః పశ్యంతముత్తరం దేవం రే వక్త్రాసూర్యమగం నజ్యోతిరుత్తమం అగ్నాయోగ్నాశిపవస ఆసువోర్జమిషం చనః ఆరేవాధత్తదుక్షునా ఆయుష్మానగ్నే హవిషా ఆవృధానో ఘృతప్రాతీకో ఘృతయో నిరేధి ఘృతం వీర్తామధుచారుగమ్యం పితేవ పుత్రమభిరక్షతా ఇమాం స్వాహా ఇమం జీవేభ్య పరిభిన్నధామిమేషాన్నుఘాతపారో అచ్చమేతం సతంజీవంతు సరదః పురోచేరంతర్మృత్యుం దదతాం పర్వతేన పరిమే గామానే శతపర్యగ్నిమాకృషత దేవేష్వక్రతస్రవః కయిమావ్ ఆదధరిషతి క్రవ్యాదామగ్నిం ప్రగీణోమి దూరయ్యామరాజ్యం గచ్చతు విప్లవాహః ఇగైవాయమితారో జాతవేదా దేవేభ్యో హవ్యం వాహతు ప్రజానన్ వహవపాంజాతవేద పితృభ్యో యత్రైనాం వేత్సమీపాం పరాకే మేదా సత్కుల్యాపతాం శ్రావంతు సత్యాయే కామాశిషస్సంతు కామాః స్వాహా శోనాపేధిమివా భవానక్షరా నివేశాని యచ్చానః సర్వ సప్రథాః అపానస్తోసూచదఘం అస్మాత్మధీజాతో చిత్తదయం జాయతాం పునః అసౌ స్వర్గాయ లోకాయ స్వాహా అపానస్తోసూచదఘం. ఓం ఇతి పంచత్రింశోధ్యాయః. ఓం వాచం ప్రపద్యే మనోజు ప్రపద్యే సామ ప్రాణం ప్రపద్యే చక్షుశ్రోత్రం ప్రపద్యే వాగోజస్తభోజోమరి ప్రాణాభానౌ యన్మే ఛిద్రం చక్షుషో హృదయస్తమనసో వాదీకృణ్ణం బృహస్పతి మే ప్రద్వధాతు. సనన్మాభవతు భువానస్తయస్పతి భూవద్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్. కయానశ్చిత్ర భూవదూపీ సదా వేధస్సఖా కయా సతిష్ఠయా వితా తస్తా సత్యమదానాం మగ్నహిష్ఠో మత్సదంధస భృడాకీదారు దేవసు అభీషుణస్తకీ నామ విదాజరిత్రేణా సతం వాస్యూతిభిః కయా త్వన్న భూత్యాభిక్రమం దసే విషన్ కయా స్తోత్రభ్యాభార ఇంద్రో విశ్వస్య రాజతి సన్నా అస్వద్విపదే సుంచతుష్పదే సన్నా మిత్ర సంవరుణ సన్నా భవత్వర్యమా సన్న ఇంద్రో బృహస్పతి సన్నా విష్ణోరక్రమ సన్నా వాత పవత సన్నః పవతు సూవర్యా సన్నః కణిక్రదద్దేవ్యన్యో అభివర్షతు. అహాని సంభావంతునశ్శబ్దరాత్రి ప్రతిధీయత సన్న ఇంద్రాగ్నివతావోభిస్తన్న ఇంద్రావరుణారాతహూయా సన్న ఇంద్రాభూషణావాజ సాతో సమింద్రా సోమాసుమితాయ శయ్యో సన్నో దేవీరవిష్టయాపో భవంతు వీతయే సంయోరవిశ్రావంతున శోనాభవానక్షరా నివేశాని యక్షానః సన్నా సప్రథాః ఆపోహిష్ఠామయోభువస్తానాభూవద్యేన ధాతన మహేరణాయ చక్షసే యోగశివత మోరసస్తేహనా ఉషతీరీవ మాతరా తస్మారంగమాజస్క్షయా ఆపో జనయథాజన శాంతిరంతరిక్షాంతి పృథివీ శాంతిరాపశాంతిరోషధయశాంతి వనస్పతాయశాంతిశాంతిరేవశాంతి ధృతే దృగ్రహామిత్రుషా సర్వాణి భూతాని సమీక్షన్ మిత్రం చక్షుషా సర్వాణి భూతాని సమీక్షే మిత్రుషా సమీక్షామహే ధృతే దృగ్రహమా జ్యోక్తే సందృశీ జీవ్యాసం జ్యోక్తే సందృశీ జీవ్యాసం నమస్తే హరసే శోచిషే నమస్తే అస్మచ్చిషే అన్యాద్వస్తే అస్మత్తు హేతయ పావకో అస్మభ్యగ్నే శివో భావ నమస్తే అస్సు విద్యుతే నమస్తే స్తనయుత్నవే నమస్తే భగవన్నస్సు యతస్తమీహసే యతస్తమీహసే తతో నో అభయం కురు సన్నఃపుర ప్రజాభ్యోభాయన్న పశుభ్యా స్వమిత్రియాపకోషాధయస్సన్మిత్రియాస్తస్మై సంతు యోస్మాయం వయమ్ విష్మ ప్రత్యక్షేవీతం పురస్క్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతజ్ఞే శృణోయామ శరదశతం ఇతి షట్్రింశోధ్యాయః అథ సప్తత్రింశోధ్యాయః ఓం దేవస్యత్తాసవితుప్రసర్వేస్త్రిణాద్వాముభ్యాం గోష్మాహస్తాభ్యాం ఆదేనారీరసి యుంజతే వనగత యుంజతే ధియో విప్రా విప్రత్యృహతో విపస్థితా విహోత్రాదేవయునామిదేకయున్మహీదేవస్యతుపరిష్టుతి దేవీయ్యా వా పృథివీమతస్య వా మధ్యశిరోరాధ్యాసం దేవయజనే పృథివ్యా మకాయత్వమకస్యత్తాధీయస్నే దేవ్యోమ్రియో భూతస్ ప్రథమజామకస్యోధ్యశిరోరాధ్యాసం దేవయజనే పృథివ్యా మకాయత్వమకస్యత్తాధీయస్నే ఇయ్యగ్రామాజీవన్మకస్య దేవ్యశిరోరాధ్యాసం దేవయజనే పృథివ్యా మఖాయత్వమకస్యత్తాధీయస్నే ఇంద్రస్యోజస్థమకస్యోద్రశిరోరాధ్యాసం దేవయజనే పృథివ్యా మఖాయత్వమకస్యత్తాధీయస్నే మఖాయత్వమకస్యత్తాధీయస్నే మఖాయత్వమకస్యత్తాధీయస్నే ప్రేతు బ్రహ్మణపతి ప్రదేవ్యేతు సునృతా అచ్చాదీరం నర్యం పంక్తిరాధసం దేవాయజ్ఞం పునః మకాయత్వమకస్యత్వాధీయస్నే మఖాయత్వమకస్యత్వాధీయస్నే మఖాయత్వమకస్యత్వాధీయస్నే మఖశ్చశిరోసి మఖాయత్వమకస్యత్వాధీయస్నే మఖశ్చశిరోసి మఖాయత్వమకస్యత్వాధీయస్నే మఖశ్చశిరోసి మఖాయత్వమకస్యత్వాధీయస్నే మఖాయత్వమకస్యత్వాధీయస్నే మఖాయత్వమకస్యత్వాధీయస్నే మఖాయత్వమకస్యత్వాధీయస్నే అస్వస్యత్వా విష్ణః శక్నాదోపయామి దేవయజనే పృథివ్యా మఖాయత్వమకస్యత్వాధీయస్నే అస్వస్యత్వా విష్ణః శక్నాదోపయామి దేవయజనే పృథివ్యా మఖాయత్వమకస్యత్వాధీయస్నే అస్వస్థ్యత్వామిష్ణశ్నాధూపయామినే వయజానే పృథివ్యా మఖాయత్తామఖస్యత్తాధీయత్నే మఖాయత్తామఖస్యత్తాధీయత్నే రజవేనత్తా కాఠవేనత్తా సుక్షిత్యేత్తా మఖాయత్తామఖస్యత్తాధీయత్నే యమాయత్తామఖాయత్తాదూర్యస్యత్తాదపాశే దేవత్వాదమితామధ్వానత్వపృథివ్యా సభ్యస్పృశత్వాహి అర్చిరాసి శ్రోతిరాసి తపోసి అనాభిష్టా పురత్రాధీపత్యాయం మేధా పుత్రవతి దక్షిణతలింద్రస్యాధీపత్యే ప్రజాపశ్చాద్దేవ్రాతవిఫలాధీపత్యే దక్షం మేధా ఆ శ్రోతిరుత్తరతో ధాతురాధీపత్యే రాజస్పోషం మేధా విదృతిరుపరిష్టాద్బృహస్పతేరాధిపత్యభోజో మేధా విశ్వాభ్యోమానాష్ట్రాభ్యస్వాహి మనోరస్వాసి స్వాహామరుద్భిః పరిశ్రీయస్తదివస్తగ్రస్పృశస్వాహి మధు మధు మధు గర్భో దేవానాం పితామహీనాం పతిః ప్రజానాం సందేవో దేవేన సవిత్రాగతసజ్ఞే సూర్యేణ రోచతే సమగ్నిరగ్నినాగతసందేవేన సవిత్రా సజ్ఞే సూర్యేణారోచిష్టా స్వాహా సమగ్నిస్తపాసాగతసందేవ్యేన సవిత్రా సజ్ఞే సూర్యేణారోరుచత ధత్తాదివో విభాతిపృథివ్యాం ధత్తా దేవో దేవానామర్త్యస్తపోజాచస్మేయచ్చదే వాయువం అపశ్యం గోపామణీ పద్యమానమాచపరాచపరిశ్చరంతం సద్రీకీస్తో జీయర్వసానావారీవర్తివారే నిష్పంత విశ్వాంబువాంబే విశ్వస్య మనసత్వే విశ్వస్య వచసత్వే సర్వస్య వచసత్వే దేవస్కృత్తం దేవధర్మదేవో దేవాన్ బాహ్యత్రీణోగాం దేవగీతయే మధుమాధ్వీభ్యాం మధుమాధూజీభ్యాం ూర్ధ్వరం దివి దేవేషు దేహి పితానోసి పితానో బోధి నమస్తే అస్తు మామాజిగ్ఞేమంతేమ పుత్రాన్ పశూన్మయీ ధేష్టాహ్ఞహపత్యా భూయాసం అహర్కేతునాదుషదాగ్ఞ్యోత్యోతిషా స్వాహా రాత్రిహేతునాదుషదాగ్ఞ్యోత్యోతిషా స్వాహా ఓం ఇతి సప్తత్రింశోధ్యాయః అథ అష్టత్రింశోధ్యాయః ఓం దేవస్థాసవితుప్రసవేష్ణోద్భ్యాం కూష్ణాహస్తాభ్యాం ఆదరే నిత్యేరాస్నాసి ఇళయేహ్యదీతయేహి సరస్వత్యేహి అసావేహ్యసావేహ్యసావేహి అదిత్యేరాస్నాసీంద్రాణ్యా ఉష్ణీషాః ఊషాసి ధన్వాయాదీష్వా అస్యభ్యాం బింబస్వ సరస్వతీ బింబస్వేంద్రాయ బింబస్వ స్వాహేంద్రవత్స్వాహేంద్రవత్స్వాహేంద్రవత్ యస్తే స్తనస్య సయోయోమయో భూవర్యోరత్నధావాసు విద్యస్సు దత్రాః ఏన విశ్వాపుష్యసి వార్యాని సరస్వతి తమిహ ధాతా లేఖః ఉర్వంతరిక్షమన్వేమి గాయత్రం ఛందోభిత్రేక్షోభం ఛందోభిద్యావాహృథివీభ్యాం ద్వాపరే గృహాణ్యంతరిక్షేణోపాయచ్చామి ఇంద్రాస్మి నామధూనత్రాఘన్మం ప్రాహతవసోజవాట్ సాహా సూర్యస్య రశ్మయే వృష్టివనజే సముద్రాయ స్వాతాయ స్వాహరియాయ స్వాతాయ స్వాహ అనాధిష్యాయ స్వాతాయ స్వాహ అప్రతిధిష్యాయ స్వాతాయ స్వాహ అవస్యవే స్వాతాయ స్వాహ శిమిరాయ స్వాతాయ స్వాహ ఇంద్రాయ తావసుమతే రుద్రవతే స్వాహేంద్రాయ తాదిత్యవతే స్వాహ ఇంద్రాయ తాభిమాదిజ్ఞే స్వాహ సవిత్రే ప్రారిభుమతే విభుమతే వాజవతే స్వాహ బృహత్పదేత్రావిత్తలేవతే స్వాహ యమాయత్వాంగీరస్మతే విద్రుమతే స్వాహ స్వాహా ధర్మాయ స్వాహా ధర్మ పిత్రే విశ్వాసక్షిణ సత్సర్వాన్ దేవానయాయుహ స్వాహా కృతస్య ధర్మస్య మధోక్తివతమస్మినా నివిధాయుమయ్యమిమయ్యం నివిధాహ స్వాహాగ్నయే యజ్ఞయాహ సంయజభ్యః అశ్వీనా ధర్మం పాహద్వాహద్వివాదీభూతి తంద్రాయిణే నమోద్యావాథివీభ్యాం అపాతామస్మినా ధర్మమనుద్యావాథివీనామద్యేతాయవ రాతయస్తంతు విషేబింబస్వోజే బింబస్వ బ్రహ్మాణే బింబస్వ క్షత్రాయ బింబస్వద్యావాథివీభ్యాం బింబస్వ ధర్మాధర్మాణేంజ్ఞాని ధారయ బ్రహ్మ ధారయ క్షత్రం ధారయ విషం ధారయ స్వాహా పూవక్ష్ణే సరసే స్వాహాగ్రావద్ధ స్వాహా ప్రతిరేభ్యా స్వాహాభ్యాగన్మపాలభ్య స్వాహాద్యావాభ్యాగస్వాహ విశ్వేభ్యోదేభ్య స్వాహా రుద్రాయ రుద్రభూతలే స్వాహా సంజ్యోతిషాజ్యోతి అహకేతునాదిశతాగ్ఞ్యోతిజ్యోతిషా స్వాహారాత్రిహేతునాదిశతాగ్ఞ్యోతిజ్యోతిషా స్వాహ మధుహుతమింద్రతమే అగ్నా అశ్యామతేమస్తే అస్వమాహిజ్ఞీ అభీమం హిమాదిమం విక్రో బభూవ సప్రసాహ ఉతస్రవసా పృథివీజ్ఞేదస్వమహాశిరోజస్వదేవీరామహ విధూమమగ్నే అర్షమ్మీయేజ్ఞ ప్రాసత్వదర్శతం యాతే కర్మ దివ్యా సుద్యాగాయత్యాగ్ఞానే సాధాయతాన్విద్యాయతాం తస్తీతే స్వాహ యాతే గన్మాంతరిక్షే సుద్యా పృష్టభ్యాగ్నిధ్రే సాధాప్యాయతాన్యష్ట్యాయతాం ప్రత్యీతే స్వాహ యాతే గన్మ పృథివ్యాగ్ఞ సుద్యా జగత్యాగ్ఞసదస్యా సాధాప్యాయతాన్యష్ట్యాయతాం ప్రత్యీతే స్వాహ క్షత్రస్యత్తావరస్తాయ బ్రహ్మాణస్తంభం పాహి విశస్వాధర్మానావయమనుప్రామామసువితాయనం జయసే చతుస్రక్ష్యన్నాభిర్గతస్యాశప్రథాస్తనా విశ్వాయుస్వప్రథాస్తనస్సర్వాయుస్వప్రథాహ అబద్వేషో అపక్వరో అన్యౌరాగస్య సస్థిమా ధర్మైతత్తే పురీ సందేన వర్ధస్తాచప్యాయస్వా వర్ధిషీమహీతవయమాచప్యాసి శీమహి అచిక్రతృషాహర్మహాన్ మిత్రో నత సర్గే సూర్యేణ విద్యుతదుదభిర్నిధి సుమిత్రియాణాపవోషాజయస్తన్మిత్రియాస్తస్మై సంతు యోస్మాన్వేష్టియం చ వయం దుష్మః ఉద్వయంతమాసత్పరిస్వః పశ్యన్ ప్రవృత్తారం దేవం మే వక్త్రా సూర్యమగం మజ్జ్యోతిరుత్తమం ఏషోస్యేధి శీమహి సమిదాసి తేజోసి తేజోమయీ దేహి యావాతీయద్యావా పృథివీ యావచ్చ సప్తసింధావోవితస్థిరే కాలం పరిందతే గ్రహమూర్జాగృహ్ణాం మయీ గృహ్ణాం మయిత్యరింద్రియం మృగన్మరిదక్షో మయి ప్రభోః ధర్మస్త్రిషుద్విరాజని విరాజా జ్యోతిషా సహ బ్రహ్మణా తేజసా సహ పయసోరేతమాభేతం తస్య దోహమసి మహ్యుత్తరాముత్తరాగ్ఞేతమాన్ త్రిషత్సం వృక్రత్తే దక్షస్య తేజు సుమ్నస్య తేజు సుమ్నాగ్నిహుతః ఇంద్రాదేతస్య ప్రజాపాతి భక్షితస్య మగోమత ఉపాహోత ఉపాహోతస్య భక్షయామి ఓం ఇతి అష్టత్రింశోధ్యాయః అథ ఏకోనచత్వారింశోధ్యాయః ఓం స్వాహా అప్రాణేభ్యస్వాధీపతిభ్య పృథివ్యే స్వాహాగ్నే స్వాహాంతరిక్షాయ స్వాహావాయవే స్వాహాదివే స్వాహా సూర్యాయ స్వాహా దిభ్యస్వాహంద్రాయ స్వాహా నక్షత్రేభ్యస్వాహాద్యస్వాహావరుణాయ స్వాహా నాభ్యే స్వాహా భూతాయ స్వాహా వాజే స్వాహా అప్రాణాయ స్వాహా అప్రాణాయ స్వాహా చక్షుషే స్వాహా చక్షుషే స్వాహా శ్రోత్రాయ స్వాహా శ్రోత్రాయ స్వాహా మనసక్కామమాపోతిం వాచః సత్యమాహీయా వసూనాగ్నే రూపమన్నస్య రసోయశస్త్రీశ్రాయతాం మహి స్వాహా ప్రజాపతిస్తంభ్రియమానస్తం రాత్సంభ్రేతో వైశ్వదేవస్తగ్నే తన్నో ధర్మ ప్రవృత్తేజముద్యతాస్మిన ప్రయత్యామీయమానే భూషా విచ్ఛిందమానే మారుతత్వసన్ మైత్రస్తరాధిమన్యమానే వాయవ్యో ప్రియమానాగ్నేయో భూయమానో వాద్భుతః సవితా ప్రథమేహం అగ్ని ద్వితీయే వాయుస్తృతీయ ఆదిత్యస్య తృతీయే చంద్రమా పంచమరుతస్తే మరుతస్తప్తమే బృహస్పతిరక్షమే మిత్రో నవమే వరో నో దశమ ఇంద్రాయేకాదశే విశ్వే దేవాద్వాదశే ఉగ్రశ్చ భీమశ్చ ద్వాంతశ్చ ధునిశ్చ సాసక్వాగ్రశ్చాభియుగ్వాచ దిక్షిపస్వాహా అగ్నిగ్రహృదయే నాశనిగ్రహృదయాగ్రేణ పశుపతిం కృష్ణహృదయేన భవం యజ్ఞా సర్వం మతస్నాభ్యామీశానం మన్యునా మహాదేవమంత పరిసవ్యేనోగ్రం దేవం వనిష్ఠునా వసిష్ఠాన శృంగీరిగోశాభ్యాం ఉగ్రల్లో హీతేన మిత్రజ్ఞేసౌ వృత్తేన విగ్రందౌ వర్వృత్తేనేంద్రం ప్రక్రియేణ మరుతో బలేన సాధ్యాం ప్రముదా భవస్య కంఠజ్ఞరుద్రస్యాంత పాశ్వం మహాదేవస్య యజత్ సర్వస్య వనిష్ఠః పాశుపతే సుభీతత్ ీరా నాయ్యే నత్తద్వీతచక్షిరే సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో భయజ్ఞే సహా వినాశేన మృత్యుం తీయత్తాదంభూత్యామృతమశ్నుతే నిరన్వయేన పాత్రేణ సత్యశ్చాపి హితం ముఖం తత్వం పూషన్న పావేణ సత్యసన్మాయ వృత్తయే ఊషన్నేకర్షేయమసూర్యప్రాజాపత్యం యోహరస్మీస్వమోహతేజోయత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుషస్సోహమస్మి వాజిరనీలమృతమచేదం భస్మాంతజ్ఞ శరీరం అగ్నేన యాసు కథా ఆదాయే అస్మాన్ విశ్వాని దేవమయునాని విద్వాన్ యుయోధ్యస్మద్యోహకాశమేనో భూయుష్ఠాం తే నమా ముక్తిం విధేమా. ఓం ఇతి చత్వారింశోధ్యాయః. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.